గాయత్రో వై వై గాయత్రో గాయత్రో వాయి ఇంద్రవాయ వాయి ఇంద్రవాయవో వై గాయత్రో గాయత్రో వాయి ఇంద్రవాయవ వాయి ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో వై వాయి ఇంద్రవాయవో గాయత్రం గాయత్రమై ఇంద్రవాయవో వై వాయి ఇంద్రవాయవో గాయత్రం ఐంద్రవాయవో గాయత్రం గాయత్రమై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో గాయత్రం ప్రాయణీయం ప్రాయణీయం గాయత్రమై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో గాయత్రం ప్రాయణీయం ఐంద్రవాయవ ఇత్యై ఇంద్రవాయవ గాయత్రం ప్రాయణీయం ప్రాయణీయం గాయత్రం గాయత్రం ప్రాయణీయమహరః ప్రాయణీయం గాయత్రం గాయత్రం ప్రాయణీయమ ప్రాయణీయమహరః ప్రాయణీయం ప్రాయణీయమస్తస్మాత్తస్మాద ప్రాయణీయం ప్రాయణీయమస్తస్మాద్ ప్రాయణీయమిది ప్రాయణీయం అహస్తస్మాత్తస్మాదహరస్తస్మాత్ప్రాయణీయే ప్రాయణీయే తస్మాదహరస్తస్మాత్ప్రాయణీయే తస్మాత్ప్రాయణీయే ప్రాయణీయే తస్మాత్తస్మాత్ప్రాయణీయే హన్న హన్ ప్రాయణీయే తస్మాత్తస్మాత్ప్రాయణీయే హన్న ప్రాయణీయే హన్న హన్ ప్రాయణీయే ప్రాయణీయే హన్న ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో హన్ ప్రాయణీయే ప్రాయణీయే హన్న ఇంద్రవాయవ ప్రాయణీయ ఇది ప్రాయణీయే అహన్న ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఇంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే ఇంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో గృహ్యతే స్వే ఐంద్రవాయవ ఇత్యై ఇంద్రవాయవ గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఆయతన ఏనమేవైవైనమాయతనే ఏనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి ఆయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి త్రైష్టుభస్త్రైష్టుభ గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి త్రైష్టుభ ఆయతన ఇత్యాయతనే గృహ్ణాది త్రైష్టుభస్త్రైష్టుభో గృహ్ణాది గృహ్ణాది త్రైష్టుభో వై వై త్రైష్టుభో గృహ్ణాది గృహ్ణాది త్రైష్టుభో వై త్రైష్టుభో వై వై త్రైష్టుభస్త్రైష్టుభో వై శుక్ర శుక్ర వై త్రైష్టుభస్త్రైష్టుభో వై శుక్ర వై శుక్ర శుక్ర వై వై శుక్రస్త్రైష్టుభం త్రైష్టుభగం శుక్ర వై వై శుక్రస్త్రైష్టుభం శుక్రస్త్రైష్టుభం త్రైష్టుభగం శుక్ర శుక్రస్త్రైష్టుభం ద్వితీయం ద్వితీయం త్రైష్టుభగం శుక్ర శుక్రస్త్రైష్టుభం ద్వితీయం త్రైష్టుభం ద్వితీయం ద్వితీయం త్రైష్టుభం త్రైష్టుభం ద్వితీయమహరః ద్వితీయం త్రైష్టుభం త్రైష్టుభం ద్వితీయమహ ద్వితీయమహరః ద్వితీయం ద్వితీయమహస్తస్మాత్తస్మాదః ద్వితీయం ద్వితీయమహస్తస్మాద్ అహస్తస్మాత్తస్మాదహరహస్తస్మాద్ ద్వితీయే ద్వితీయే తస్మాదహరహస్తస్మాద్ ద్వితీయే తస్మాద్ ద్వితీయే ద్వితీయే తస్మాత్తస్మాద్ ద్వితీయే హన్నహన్ ద్వితీయే తస్మాత్తస్మాద్ ద్వితీయే హన్న ద్వితీయే హన్నహన్ ద్వితీయే ద్వితీయహన్ శుక్ర శుక్రోహం ద్వితీయే ద్వితీయహన్ శుక్ర అహం శుక్ర శుక్రోహన్నహన్ శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్రోహన్నహన్ శుక్రో గృహ్యతే శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే స్వే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఆయతన ఏనమేవైవైనమాయతనే ఏనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి ఆయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి జాగతో జాగతో గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి జాగత ఆయతన ఆయతనే గృహ్ణాతి జాగతో జాగతో గృహ్ణాతి గృహ్ణాతి జాగతో వై వై జాగతో గృహ్ణాతి గృహ్ణాతి జాగతో వై జాగతో వై వై జాగతో జాగతో వా ఆగ్రేణ ఆగ్రేణో వై జాగతో జాగతో వా ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో వై వా ఆగ్రేణో జాగతం జాగతమాగ్రేణో వై వా ఆగ్రేణో జాగతం ఆగ్రేణో జాగతం జాగతమాగ్రేణ ఆగ్రేణో జాగతం తృతీయం తృతీయం జాగతమాగ్రేణ ఆగ్రేణో జాగతం తృతీయం జాగతం తృతీయం తృతీయం జాగతం జాగతం తృతీయమహరః తృతీయం జాగతం జాగతం తృతీయమహ తృతీయమహరః తృతీయం తృతీయమహస్తస్మాత్తస్మాదః తృతీయం తృతీయమహస్తస్మాద్ ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యథో అథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వర్గస్వమథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వమం అథో స్వర్గస్వమథో అథో స్వమేవైవ స్వమథో అథో స్వమేవ అథో ఇత్యథో స్వమేవైవ స్వర్గస్వమేవ ఛందశ్చంద ఏవ స్వర్గస్వమేవ ఛంద ఏవ ఛందశ్చంద ఏవైవ ఛందోన్వరఛంద ఏవైవ ఛందోను ఛందోన్వరఛందశ్చందోను పర్యావర్తంతే పర్యావర్తంతే అనుఛందశ్చందోను పర్యావర్తంతే అను పర్యావర్తంతే పర్యావర్తంతే అన్వరు పర్యావర్తంతే రాధంతరో రాధంతర పర్యావర్తంతే అన్వరు పర్యావర్తంతే రాధంతర పర్యావర్తంతే రాధంతరో రాధంతర పర్యావర్తంతే పర్యావర్తంతే రాధంతరో వై వై రాధంతర పర్యావర్తంతే పర్యావర్తంతే రాధంతరో వై పర్యావర్తంత ఇది పరి ఆవర్తంతే రాధంతరో వై వై రాధంతరో రాధంతరో వాహై ఇంద్రవాయువాయింద్రవాయువో వై రాధంతరో రాధంతరో వాహైంద్రవాయువ రాధంతర ఇది రాధంతర వాయింద్రవాయువాయింద్రవాయువో వై వాహైంద్రవాయువో రాధంతర గో రాధంతరమైంద్రవాయువో వై వాహైంద్రవాయువో రాధంతరం ఐంద్రవాయువో రాధంతర గో రాధంతరమైంద్రవాయువైంద్రవాయువో రాధంతరం పంచమం పంచమో రాధంతరమైంద్రవాయువైంద్రవాయువో రాధంతరం పంచమం ఐంద్రవాయవ ఇంద్రవాయవ రాధంతరం పంచమం పంచమగో రాధంతర గో రాధంతరం పంచమ అర్హ పంచమగో రాధంతర గో రాధంతరం పంచమ రాధంతరం పంచమ అర్హ పంచమం పంచమ హస్తస్మాత్తస్మాదః పంచమం పంచమ హస్తస్మాత్ అహస్తస్మాత్తస్మాదహర హస్తస్మాత్ పంచమే పంచమే తస్మాదహర హస్తస్మాత్ పంచమే తస్మాత్ పంచమే పంచమే తస్మాత్ పంచమే హన్నహన్ పంచమే తస్మాత్ పంచమే హన్ను పంచమే హన్నహన్ పంచమే పంచమే హన్న ఇంద్రవాయవ ఐంద్రవాయవో హన్ పంచమే పంచమే హన్న ఇంద్రవాయవ అహన్న ఇంద్రవాయవ ఐంద్రవాయవో హన్నహన్న ఇంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవో హన్నహన్న ఇంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేనమైన ఆయుధన ఏనమేనమైనమాయుతనే ఏనమాయుతన ఆయుతన ఏనమేన మాయుతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయుతన ఏనమేన మాయుతనే గృహ్ణాతి ఆయుతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాతి బాధుహతో బాధుహతో గృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాతి బాధుహత ఆయుతన ఇత్యాయుతనే గృహ్ణాతి బాధుహతో బాధుహతో గృహ్ణాతి గృహ్ణాతి బాధుహతో వై వై బాధుహతో గృహ్ణాతి గృహ్ణాతి బాధుహతో వై బాధుహతో వై వై బాధుహతో బాధుహతో వై శుక్రశుక్రో వై బాధుహతో బాధుహతో వై శుక్ర వై శుక్ర శుక్ర వై వై శుక్ర భారహతం బాధహతగో శుక్ర వై వై శుక్ర భారహతం శుక్ర భారహతం బాధహతగో శుక్ర శుక్ర భారహతగో షష్ఠగో షష్ఠం బాధహతగో శుక్ర శుక్ర భారహతగో షష్ఠం బాధహతగో షష్ఠగో షష్ఠం బాధహతం బాధహతగో షష్ఠమః షష్ఠం బాధహతం బాధహతగో షష్ఠమః షష్ఠగో షష్ఠమః హస్తస్మాత్తస్మాదః షష్ఠగో షష్ఠమః హస్తస్మాత్ హస్తస్మాత్తస్మాదహర హస్తస్మాత్ షష్ఠే షష్ఠే తస్మాదహర హస్తస్మాత్ షష్ఠే తస్మాత్ షష్ఠే షష్ఠే తస్మాత్ తస్మాత్ షష్ఠే హన్నహన్ షష్ఠే తస్మాత్ తస్మాత్ షష్ఠే హన్న షష్ఠే హన్నహన్ షష్ఠే షష్ఠే హన్ శుక్ర శుక్రోహన్ షష్ఠే షష్ఠే హన్ శుక్ర అహన్ శుక్ర శుక్రో హన్నహన్ శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్రో హన్నహన్ శుక్రో గృహ్యతే శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే స్వే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఆయతన ఏనమేవైవైనమాయతనే ఏనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి ఆయుతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాత్యేతృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాత్యేత ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యేతృహ్ణాతి గృహ్ణాత్యేతద్వై వా ఏతృహ్ణాతి గృహ్ణాత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వై ద్వితీయం ద్వితీయం వా ఏతదేతద్వై ద్వితీయం వై ద్వితీయం ద్వితీయం వై వై ద్వితీయం యజ్ఞం యజ్ఞం ద్వితీయం వై వై ద్వితీయం యజ్ఞం ద్వితీయం యజ్ఞం యజ్ఞం ద్వితీయం ద్వితీయం యజ్ఞమాపదావద్యజ్ఞం ద్వితీయం ద్వితీయం యజ్ఞమాపద యజ్ఞమాపదావద్యజ్ఞం యజ్ఞమాపద్యజ్ఞదావద్యజ్ఞం యజ్ఞమాపద్యద ఆపద్యజ్ఞదాపదావద్యచ్ఛందాగుంసి ఛందాగుంసి యదాపదావద్యచ్ఛందాగుంసి యందాకుంసందాకుంస యందాకు స్యాత్మోత్యాత్మోందాకుంస యందాకు స్యాప్నోతి ఛందాకు స్యాప్నోత్యాప్నోందాకుంసందాకు స్యాప్నోతిందాకుంసందాకు స్యాప్నోతిప్నోతిప్నోత్యాప్నోతిశుక్రశుక్రయదాప్నోత్యాప్నోతిశుక్ర యుక్రశుక్రయ్యుక్రశ్వశ్వశుక్రయ్యుక్రశ్వ శుక్రశ్వశ్వశుక్రశ్వ గృహ్యతే గృహ్యతే శ్వశుక్రశుక్రశ్వ గృహ్యతే శ్వ గృహ్యతే గృహ్యతే శ్వశ్వ గృహ్యతే యత్ర గృహ్యతే శ్వశ్వ గృహ్యతే యత్ర గృహ్యతే యత్ర గృహ్యతే గృహ్యతే యత్రైవైవ యత్ర గృహ్యతే గృహ్యతే యత్రైవ యత్రైవైవ యత్రైవ యజ్ఞం యజ్ఞమేవ యత్రైవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ అదృశన యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ యజ్ఞమదృశన్ అదృశన యజ్ఞం యజ్ఞమదృశన్ తదస్తదోదృశన యజ్ఞం యజ్ఞమదృశన్ తద అదృశంతదస్తదోదృశన్నదృశంతత ఏవైవ తదోదృశన్నదృశంతత ఏవ తద ఏవైవ తదస్తత ఏవైనమేనమేవ తదస్తత ఏవైనం ఏవైనమేనమేవైవైనం పునః పునరేనమేవైవైనం పునః ఏనం పునః పునరేనమేనం పునః ప్రపునరేనమేనం పునః ప్ర పునః ప్రపునః పునః ప్రయుంక్తేయుంక్తే ప్రపునః పునః ప్రయుంక్తే ప్రయుంక్తేయుంక్తే ప్రప్రయుంక్తే తృష్టన్ముఖస్తృష్టన్ముఖాయుంక్తే ప్రప్రయుంక్తే తృష్టన్ముఖ తృష్టన్ముఖస్తృష్టన్ముఖోయుంక్తేయుంక్తే తృష్టన్ముఖో వై వై తృష్టన్ముఖోయుంక్తేయుంక్తే తృష్టన్ముఖో వై తృష్టన్ముఖో వై వై తృష్టన్ముఖస్తృష్టన్ముఖో వై తృతీయస్తృతీయో వై తృష్టన్ముఖస్తృష్టన్ముఖో వై తృతీయ తృష్టన్ముఖ ఇది తృష్టగ ముఖ వై తృతీయస్తృతీయో వై వై తృతీయస్త్రిరాత్రస్త్రిరాత్రస్తృతీయో వై వై తృతీయస్త్రిరాత్ర తృతీయస్త్రిరాత్రస్త్రిరాత్రస్తృతీయస్తృతీయస్త్రిరాత్రస్త్రైష్టభస్త్రైష్టభస్త్రిరాత్రస్తృతీయస్తృతీయస్త్రిరాత్రస్త్రైష్టభ రాత్రస్త్రైష్టభస్త్రైష్టభస్త్రిరాత్రస్త్రిరాత్రస్త్రైష్టభశుక్రశుక్రస్త్రైష్టభస్త్రిరాత్రస్త్రైష్టభశుక్రః రాత్ర ఇది త్రి రాత్ర త్రైష్టభశుక్రశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్రైష్టభశుక్రో యజ్ఞశుక్రస్త్రైష్టభస్త్ అత్మనేహన్ శుక్ర అహన్ శుక్ర శుక్రో హన్నహన్ శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్రో హన్నహన్ శుక్రో గృహ్యతే శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే స్వే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైనమాయతన ఆయతన ఏనమేవైనమాయతనే ఏనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి ఆయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాత్యథో గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాత్యథో ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యథో అథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వగస్వమథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వం అథో స్వగస్వమథో అథో స్వమేవైవ స్వమథో అథో స్వమేవ అథో ఇత్యథో స్వమేవైవ స్వగస్వమేవ ఛందశ్చంద ఏవ స్వగస్వమేవ ఛంద ఏవ ఛందశ్చంద ఏవైవ ఛందోన్మరఛంద ఏవైవ ఛందోను ఛందోన్మరఛందశ్చందోన పర్యావర్తంతే పర్యావర్తంతే ఛందశ్చందోన పర్యావర్తంతే అను పర్యావర్తంతే పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే వాగ్ వాగ్ పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే వాగ్ పర్యావర్తం దేవాగ్ వాక్ పర్యావర్తం దే పర్యావర్తం దేవాగ్వై వై వాక్ పర్యావర్తం దే పర్యావర్తం దేవాగ్వై పర్యావర్తం ద ఇది పరి ఆవర్తందే వాగ్వై వై వాక్ వాగ్ వా ఆగ్రేణ ఆగ్రేణో వై వాక్ వాగ్ వా ఆగ్రేణ వా ఆగ్రేణ ఆగ్రేణో వై వా ఆగ్రేణో వాగ్ వాగ్ ఆగ్రేణో వై వా ఆగ్రేణో వాగ్ ఆగ్రేణో వాగ్ వాగ ఆగ్రేణ ఆగ్రేణో వాగష్టమమష్టమం వాగ ఆగ్రేణ ఆగ్రేణో వాగష్టమం వాగష్టమమష్టమం వాగ్ వాగష్టమమహరహరష్టమం వాగ్ వాగష్టమమః అష్టమమహరహరష్టమమష్టమమహస్తస్మాత్తస్మాదహరష్టమమష్టమమహస్తస్మాద్ అస్మాదష్టమే ఏష్టమే తస్మాత్తస్మాదష్టమే హన్నహన్నష్టమే తస్మాత్తస్మాదష్టమే హన్ను అష్టమే హన్నహన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ ఆగ్రేణో హన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ అహన్నాగ్రేణ ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యతే గృహ్యత ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యతే ఆగ్రేణో గృహ్యతే గృహ్యత ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహాది గృహాచ్యాయతన ఏనమేనమాయతనే గృహాది ఆయతనే గృహాది గృహాచ్యాయతన ఆయతనే గృహాది ప్రాణ ప్రాణో గృహాచ్యాయతన ఆయతనే గృహాది ప్రాణ ఆయతన ఆయతనే గృహాది ప్రాణ ప్రాణో గృహాది గృహాది ప్రాణో వై వై ప్రాణో గృహాది గృహాది ప్రాణో వై ప్రాణో వై వై ప్రాణ ప్రాణో వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో వై ప్రాణ ప్రాణో వా ఐంద్రవాయవ ప్రాణ ఇది ప్రాణ వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో వై వా ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవో వై వా ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణో నవమం నవమం ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణో నవమం ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ ప్రాణో నవమం నవమం ప్రాణ ప్రాణో నవమ హరహర్ నవమం ప్రాణ ప్రాణో నవమ ప్రాణ ఇది ప్రాణ నవమ హరహర్ నవమం నవమ హస్తస్మాత్తస్మాదహర్ నవమం నవమ హస్తస్మాద్ ఇంద్రవాయవ ఐంద్రవాయవో హన్న వమేనవమేహన్న ఇంద్రవాయవ అన్న ఇంద్రవాయవ ఐంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఆయతన ఏనమేవైవైనమాయతనే ఏనమాయతన ఆయతన ఏనమేనమాయతనే గృహ్ణాది గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాది ఆయతనే గృహ్ణాది గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాచ్యేతృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాచ్యేత ఆయతన ఆయతనే గృహ్ణాచ్యేతృహ్ణాది గృహ్ణాచ్యేతద్వైవా ఏతృహ్ణాది గృహ్ణాచ్యేతద్వై ఏతద్వైవా ఏతదేతద్వై తృతీయం తృతీయం వా ఏతదేతద్వై తృతీయం వై తృతీయం తృతీయం వై వై తృతీయం యజ్ఞం యజ్ఞం తృతీయం వై వై తృతీయం యజ్ఞం తృతీయం యజ్ఞం యజ్ఞం తృతీయం తృతీయం యజ్ఞమాపదాపద్యజ్ఞం తృతీయం తృతీయం యజ్ఞమాపద యజ్ఞమాపదాపద్యజ్ఞం యజ్ఞమాపద్యజ్ఞదాపద్యజ్ఞం యజ్ఞమాపద్యత్ ఆపద్యజ్ఞదాపదాపద్యచ్ఛందాగుంసి ఛందాగుంసి యదాపదాపద్యచ్ఛందాగుంసి యచ్ఛందాగుంసి ఛందాగుంసి యద్యచ్ఛందాగుస్యాప్నోత్యాప్నోతి ఛందాగుంసి యద్యచ్ఛందాగుస్యాప్నోతి ఐంద్రవాయవ ఐంద్రవాయవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ నదృశన్ యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ యజ్ఞమదృశన్ నదృశన్ యజ్ఞం యజ్ఞమదృశన్ తదస్తదోదృశన్ యజ్ఞం యజ్ఞమదృశన్ తదః అదృశన్ తదస్తదోదృశన్ నదృశన్ తద ఏవైవ తదోదృశన్ నదృశన్ తద ఏవ తద ఏవైవ తదస్తద ఏవైనమేనమేవ తదస్తద ఏవైనం ఏవైనమేనమేవైవైనం పునః పునరేనమేవైవైనం పునః ఏనం పునః పునరేనమేనం పునః ప్రపునరేనమేనం పునః ప్ర పునః ప్రపునః పునః ప్రయుంగేయుంగే ప్రపునః పునః ప్రయుంగే ప్రయుంగేయుంగే ప్రయుంగే థో అథోయుంగే ప్రయుంగే థో యుంగే థో అథోయుంగేయుంగే థో స్వగస్వమథోయుంగేయుంగే థో స్వం అథో స్వగస్వమథో అథో స్వమేవైవ స్వమథో అథో స్వమేవ అథో ఇత్యథో స్వమేవైవ స్వగస్వమేవ ఛందశ్చంద ఏవ స్వగస్వమేవ ఛంద ఏవ ఛందశ్చంద ఏవైవ ఛందోన్మర ఛంద ఏవైవ ఛందోను ఛందోన్వరఛందశ్చందోను పర్యావర్తంతే పర్యావర్తంతే ఛందశ్చందోను పర్యావర్తంతే అనుపర్యావర్తంతే పర్యావర్తంతేన్మనుపర్యావర్తంతే పదః పదః పర్యావర్తంతేన్మనుపర్యావర్తంతే పదః పర్యావర్తంతే పదః పదః పర్యావర్తంతే పర్యావర్తంతే పథో వై వై పదః పర్యావర్తంతే పర్యావర్తంతే పథో వై పర్యావర్తంత ఇది పరి ఆవర్తంతే అథో వై వై పథః పథో వా ఏత ఏతే వై పథః పథో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేర్ధ్యేతే వై వా ఏతేధి ఏతేర్ధ్యేత ఏతేర్ధ్యపథేనాపథేనాధ్యేత ఏతేర్ధ్యపథేన అధ్యపథేనాపథేనాధ్యధ్యపథేనయంత్యపథేనాధ్యధ్యపథేనయంతి అపథేనయంతి యంత్యపథేనాపథేనయంతి యంత్యపథేనాపథేనయంతి యంతి యంతి యంతి ఏన్యేనాన్యేన యంతి యంతి ఏన్యేన ఏన్యేనాన్యేన ఏన్యేన ఇంద్రవాయవాదై ఇంద్రవాయవాదన్యేన ఏన్యేన ఇంద్రవాయవాద అన్యేనై ఇంద్రవాయవాదై ఇంద్రవాయవాదన్యేనాన్యేనై ఇంద్రవాయవాత్ ప్రతిపద్యంతే ప్రతిపద్యంత ఐంద్రవాయవాదన్యేనాన్యేనై ఇంద్రవాయవాత్ ప్రతిపద్యంతే ఐంద్రవాయవాత్ ప్రతిపద్యంతే ప్రతిపద్యంత ఐంద్రవాయవాదై ఇంద్రవాయవాత్ ప్రతిపద్యంతేంతోంతః ప్రతిపద్యంత ఐంద్రవాయవాదై ఇంద్రవాయవాత్ ప్రతిపద్యంతేంతః ఐంద్రవాయవాదత్యై ఇంద్రవాయవాద్ ప్రతిపద్యంతేంతోంతః ప్రతిపద్యంతే ప్రతిపద్యంతేంతః ఖలు ఖల్వంతః ప్రతిపద్యంతే ప్రతిపద్యంతేంతః ఖలు ప్రతిపద్యంత ఇది ప్రతిపద్యంతే అంతః ఖలు ఖల్వంతోంతః ఖలు వై వై ఖల్వంతోంతః ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏష ఏష వై ఖలు ఖలు వా ఏష వా ఏష ఏష వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష వై వా ఏష యజ్ఞస్య ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష ఏష యజ్ఞస్య యజ్ఞస్యైష ఏష యజ్ఞస్య యద్ యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస ఐంద్రవాయవో హన్నహన్నైంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే యజ్ఞస్య గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే యజ్ఞస్య ఐంద్రవాయవ ఇచ్చేంద్రవాయవ గృహ్యతే యజ్ఞస్య యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్యైవ యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్యైవ యజ్ఞస్యైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అంతం గత్వా గత్వాంతమంతం గత్వాపథాద్ పథాద్ గత్వాంతమంతం గత్వాపథాద్ గత్వాపథాద్ పథాద్ గత్వా గత్వాపథాద్ పంథాం పంథామపథాద్ గత్వా గత్వాపథాద్ పంథాం అపథాద్ పంథాం పంథామపథాద్ పథాద్ పంథామప్యవిబంధామపథాద్ పథాద్ పంథామపి పంథామప్యవిబంధాం పంథామపయంతియంత్య విబంధాం పంథామపయంతి ప్రతిసారం వహంతి ప్రతిసారం వహంతి ప్రతిసారం వహంతి ఆదృక్ ఆదృక్ వహంతి ప్రతిసారం వహంతి ఆదృక్ ప్రతిసారమిది ప్రతిసారం మహంతి దాదృక్ ఏవైవ తాదృక్ వహంతి మహంతి దాదృగేవ తాదృగేవ ఇవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృగేవ తదృగేవ ఇవ తచ్ఛందాకుంసి ఛందాకుంసి తదేవ ఇవ తచ్ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛందాకుంసి ఛంద అభ్యధ్యాయన్నధ్యాయన్నభ్యాయన్నధ్యాయన్నభ్యాయన్నధ్యాయన్ తాని తాన్యేతేన తాన్యేతేన తాన్యేతేనైతేన తాన్యేతేనైవ ఏతేనైవైతేనైతేనైవ దేవా దేవా ఏవైతేనైతేనైవ దేవాః దేవైవ దేవామివి దేవామివ దేవాద్యవాహయన్నవాహయన్నవాహయన్న ఇంద్రవాయవస్యైంద్రవాయవస్యావాహయన్నవాహయన్నైంద్రవాయవస్యవాహయన్నవాహయన్నైంద్రవాయవస్యవైవాహయన్నవాహయన్నైంద్రవాయవస్యవై ఇంద్రవాయవస్యవైవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవస్యవాయవ ఆగ్రేణస్య గృహ్యతే గృహ్యత ఆగ్రేణస్య వై ఆగ్రయణస్య వైవ ఆగ్రయణస్య ఆగ్రయణస్య వా ఏతదేతద్వా ఆగ్రయణస్య ఆగ్రయణస్య వా ఏతద్ వా ఏతదేతద్వైవ ఏతదాయతనమాయతనమేతద్వైవ ఏతదాయతనం ఏతదాయతనమాయతనమేతదేతదాయతనయ్యద్యదాయతనమేతదేతదాయతనయ్యత్ ఆయతనయ్యద్యదాయతనమాయతనయ్యత్ షష్ఠకం షష్ఠయ్యదాయతనమాయతనయ్యత్ షష్ఠం ఆయతనమిత్యా ఆయతనం యత్షష్ఠకం షష్ఠయ్యద్యత్ షష్ఠమహరః షష్ఠయ్యద్యత్ షష్ఠమహ షష్ఠమహరః షష్ఠకం షష్ఠమహస్తస్మిగ్రస్తస్మిన్న షష్ఠకం షష్ఠమహస్తస్మిన్ అహస్తస్మిగ్రస్తస్మిన్న హరస్తస్మిన్ శుక్ర శుక్రస్తస్మిన్న హరస్తస్మిన్ శుక్ర తస్మిన్ శుక్ర శుక్రస్తస్మిగ్రస్తస్మిన్ శుక్రో గృహ్యదే గృహ్యదే శుక్రస్తస్మిగ్రస్తస్మిన్ శుక్రో గృహ్యదే శుక్రగృహ్యదే గృహ్యదే శుక్ర శుక్రగృహ్యదే తస్మాత్ తస్మాత్ గృహ్యదే శుక్ర శుక్రగృహ్యదే తస్మాత్ గృహ్యదే తస్మాత్ తస్మాత్ గృహ్యదే గృహ్యదే తస్మాత్ శుక్రస్య శుక్రస్య తస్మాత్ గృహ్యదే గృహ్యదే తస్మాత్ శుక్రస్య తస్మాత్ శుక్రస్య శుక్రస్య తస్మాత్ తస్మాత్ శుక్రస్యాయతన ఆయతనే శుక్రస్య తస్మాత్ తస్మాత్ శుక్రస్యాయతనే శుక్రస్యాయతన ఆయతనే శుక్రస్య శుక్రస్యాయతనేష్టమేష్టమ ఆయతనే శుక్రస్య శుక్రస్యాయతనేష్టమే ఆయతనేష్టమే ఏష్టమ ఆయతన ఆయతనేష్టమే హన్న హన్నష్టమ ఆయతన ఆయతనేష్టమే హన్న ఆయతన ఇత్యా ఆయతనే అష్టమే హన్న హన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ ఆగ్రేణో హన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ అహన్నాగ్రేణ ఆగ్రేణో హన్న హన్నాగ్రేణో గృహ్యదే గృహ్యద ఆగ్రేణో హన్న హన్నాగ్రేణో గృహ్యదే ఆగ్రేణో గృహ్యదే గృహ్యద ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యదే ఛందాగుంసి ఛందాగుంసి గృహ్యద ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యదే ఛందాగుంసి గృహ్యదే ఛందాగుంసి ఛందాగుంసి గృహ్యదే గృహ్యదే ఛందాగుస్యేవైవ ఛందాగుంసి గృహ్యదే గృహ్యదే ఛందాగుస్యేవ ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ దత్తదేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ దేవదత్తదేవైవ తద్విత దేవైవ తద్వి తద్విదత్తద్వివాహయతి వాహయతి విదత్తద్వివాహయతి వివాహయతి వాహయతి వివాహయతి ప్రవాహయతి వివాహయతి ప్రవాహయతి ప్రవాహయతి వాహయతి ప్రవస్య సోమస్య స ప్రవాహయతి వాహయతి ప్రవస్య స ప్రవస్య సోమస్య స ప్రవస్య సో వివాహం వివాహం వస్య స ప్రవస్య సో వివాహం వస్య సో వివాహం వివాహం వస్య సోమస్య సో వివాహమాప్నోత్యాప్నోతి వివాహం వస్య సోమస్య సో వివాహమాప్నోతి వివాహమాప్నోత్యాప్నోతి వివాహం వివాహమాప్నోతి ఆప్నోతి వివాహం వివాహమాప్నోతి వివాహమితి వివాహం ఆప్నోతి యోయ ఆప్నోత్యాప్నోతి ఏమేవం య ఆప్నోత్యాప్నోతి ఏమం ఏమేవం యోయ ఏమం వేద వేదైవం యోయ ఏమం వేద ఏం వేద వే దైవమేవం వేదాథో అథో వే దైవమేవం వేదాథో వేదాథో అథో వేద వేదాథో దేవతాభ్యో దేవతాభ్యోథో వేద వేదాథో దేవతాభ్య అథో దేవతాభ్యో దేవతాభ్యోథో అథో దేవతాభ్య ఏమైవ దేవతాభ్యోథో అథో దేవతాభ్య ఏవ అథో ఇత్యథో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ యజ్ఞే యజ్ఞ ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ యజ్ఞే ఏవ యజ్ఞే యజ్ఞ ఏవైవ యజ్ఞే సంవిదకో సంవిదం యజ్ఞ ఏవైవ యజ్ఞే సంవిదం యజ్ఞే సంవిదకో సంవిదం యజ్ఞే యజ్ఞే సంవిదం దధాతి దధాతి సంవిదం యజ్ఞే యజ్ఞే సంవిదం దధాతి సంవిదం దధాతి దధాతి సంవిదకో సంవిదం దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి సంవిదకో సంవిదం దధాతి తస్మాత్ సంవిదమితి సంవిదనం దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాదిదమిదం తస్మాత్ దధాతి దధాతి తస్మాదిదం తస్మాదిదమిదం తస్మాత్ తస్మాదిదమన్యో అన్య ఇదం తస్మాత్ తస్మాదిదమన్య ఇదమన్యో అన్య ఇదమిదమన్యో అన్యస్మా అన్యస్మా అన్య ఇదమిదమన్యో అన్యస్మై అన్యో అన్యస్మా అన్యస్మా అన్యో అన్యస్మై దాతి దాత్యన్యస్మా అన్యో అన్యస్మై దాతి అన్యస్మై దాతి దాత్యన్యస్మా అన్యస్మై దాతి దాతి ప్రజాపతిరకామయదామయద ప్రజాపతి ప్రజాపతిరకామయద ప్రాకామయద ప్రజాపతి ప్రజాపతిరకామయద ప్రజాపతిమిది ప్రజాపతి అకామయత ప్రాకామయతామయత ప్రజాయేయజాయేయ ప్రాకామయతామయత ప్రజాయేయ ప్రజాయేయజాయేయ ప్రజాయేయేతి జాయేయ ప్రజాయేయేతి జాయేయేతి జాయేయ జాయేయేతి స ఇది జాయేయ జాయేయేతి సహ ఇది సస ఇది దిశ ఏతమేతకం స ఇది దిశ ఏతం స ఏతమేతకోసస ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతకోసస ఏదం ద్వాదశ రాత్రం ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యద పశ్యద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యద్ ద్వాదశ రాత్రమపశ్యద పశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం తమపశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం ద్వాదశ రాత్రమితి ద్వాదశ రాత్రం అపశ్యత్తం తమపశ్యద పశ్యత్తమా తమపశ్యద పశ్యత్తమా తమాదంతమాహరద హరదాదంతమాహరద్ ఆహరద హరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ప్రజాయత ప్రాజాయత ప్రజాయతయోజాయత కామయేత కామయేత ప్రజాయేయ ప్రజాయేయ జాయేత ద్వాదశ రాత్రేణ యజేత ద్వాదశ రాత్రేణ యజేత యజేత ద్వాదశ రాత్రేణ ద్వాదశ రాత్రేణ యజేత ప్రయజేత ద్వాదశ రాత్రేణ ద్వాదశ రాత్రేణ యజేత ద్వాదశ రాత్రేణేత ద్వాదశ రాత్రేణ యజేత ప్రయజేత యజేత ప్రైవైవ ప్రయజేత యజేత ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో జాయత ఏవైవ జాయతే బ్రహ్మవాదిన జాయతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో జాయతే జాయతే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో జాయతే జాయతే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామప్రాయణ అగ్నిష్టామప్రాయణ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామప్రాయణ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యగ్నిష్టామప్రాయణ అగ్నిష్టామప్రాయణ వదంతి వదంత్యగ్నిష్టామప్రాయణ యజ్ఞాయజ్ఞానగ్నిష్టామప్రాయణ వదంతి వదంత్యగ్నిష్టామప్రాయణ యజ్ఞాయజ్ఞానగ్నిష్టామప్రాయణ అగ్నిష్టామప్రాయణ యజ్ఞ అథాధ యజ్ఞాగ్నిష్టామప్రాయణ అగ్నిష్టామప్రాయణ యజ్ఞ అథ అగ్నిష్టామప్రాయణ ఇది అగ్నిష్టామ ప్రాయణ యజ్ఞాధాత యజ్ఞాయజ్ఞాధకస్మాత్ కస్మాదధ యజ్ఞాయజ్ఞాధకస్మాత్ అధకస్మాత్ కస్మాదధ రాత్రో రాత్రః కస్మాదధ రాత్రః పూర్వః పూర్వో రాత్రః కస్మాత్ కస్మాదధ రాత్రః పూర్వః అధ రాత్రః పూర్వః పూర్వో రాత్రో రాత్రః పూర్వః ప్రప్రపూర్వో రాత్రో రాత్రః పూర్వః ప్ర అధి రాత్ర ఇత్యది రాత్ర ప్రప్రపూర్వః పూర్వః ప్రయుజ్యతే యుజ్యతే ప్రపూర్వః పూర్వః ప్రయుజ్యతే ఇది యుజ్యతే ప్రపూర్వః ప్రయుజ్యత ఇది యుజ్యతే ప్రపూర్వః ప్రయుజ్యత ఇది యుజ్యతే ఇది యుజ్యతే ఇది చక్షుషి ఇది యుజ్యతే ఇది చక్షుషి ఇది చక్షుషి ఇది చక్షుషి వై వై చక్షుషి ఇది చక్షుషి వై చక్షుషి వై వై చక్షుషి చక్షుషి వా ఏతే ఏతే వై చక్షుషి చక్షుషి వా ఏతే ఏతే వై వా ఏతే యజ్ఞస్య అగ్నిష్టోమో కనీనికే అగ్నిష్టోమో యజ్జద్ అగ్నిష్టోమో కనీనికే అగ్నిష్టోమో యత్ కనీనికే ఇది కనీనికే అగ్నిష్టోమో యజ్జదగ్నిష్టోమాగ్నిష్టోమోయరగ్నిష్టోమోయరగ్నిష్టోమం యదగ్నిష్టోమాగ్నిష్టోమోయరగ్నిష్టోమం అగ్నిష్టోమాదిత్యగ్నిష్టోమో యదగ్నిష్టోమాగ్నిష్టోమం యజ్జదగ్నిష్టోమం పూర్వం పూర్వమగ్నిష్టోమం యజ్జదగ్నిష్టోమం పూర్వం అగ్నిష్టోమం పూర్వం పూర్వమగ్నిష్టోమం అగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ ప్రయంజేరన్ పూర్వమగ్నిష్టోమం అగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ అగ్నిష్టోమనిత్యగ్నిష్టోమం పూర్వం ప్రయంజేరన్ ప్రయంజేరన్ పూర్వం పూర్వం ప్రయంజేరన్ బహిర్ధా బహిర్ధా ప్రయంజేరన్ పూర్వం పూర్వం ప్రయంజేరన్ బహిర్ధా ప్రయంజేరన్ బహిర్ధా బహిర్ధా ప్రయంజేరన్ ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే గణీనికే బహిర్ధా ప్రయంజేరన్ ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే ప్రయంజేరన్నిది ప్రయంజేరన్ బహిర్ధా గణీనికే గణీనికే బహిర్ధా బహిర్ధా గణీనికే దధ్యర్ధ్య గణీనికే బహిర్ధా బహిర్ధా గణీనికే దధ్య బహిర్ధేది బహిర్ధా కనీనికే దధ్యర్ధ్య కనీనికే కనీనికే దధ్యస్తస్మాత్ తస్మాత్ దధ్య కనీనికే కనీనికే దధ్యస్తస్మాత్ కనీనికే ఇది కనీనికే దధ్యస్తస్మాత్తస్మాద్ధ్యస్తస్మాది రాత్రది రాత్రస్తస్మాద్ధ్యర్ధ్యస్తస్మాది రాత్ర తస్మాది రాత్రది రాత్రస్తస్మాత్ తస్మాది రాత్ర పూర్వ పూర్వది రాత్రస్తస్మాత్ తస్మాది రాత్ర పూర్వ రాత్ర పూర్వ పూర్వోది రాత్రోది రాత్ర పూర్వ ప్రపూర్వోది రాత్రోది రాత్ర పూర్వ ప్ర అది రాత్రి రాత్ర పూర్వ ప్రపూర్వ పూర్వ ప్రయుజ్యదే యుజ్యదే ప్రపూర్వ పూర్వ ప్రయుజ్యదే ప్రయుజ్యదే యుజ్యదే ప్రయుజ్యదే చక్షుషి చక్షుషి యుజ్యదే ప్రయుజ్యదే చక్షుషి యుజ్యదే చక్షుషి చక్షుషి యుజ్యదే యుజ్యదే చక్షుషి ఏవైవ చక్షుషి యుజ్యదే యుజ్యదే చక్షుషి ఏవ చక్షుషి ఏవైవ చక్షుషి చక్షుషి ఏవ యజ్ఞ యజ్ఞ ఏవ చక్షుషి చక్షుషి ఏవ యజ్ఞ చక్షుషి ఇది చక్షుషి ఏవ యజ్ఞ యజ్ఞ ఏవైవ యజ్ఞ ధిత్వా ధిత్వా యజ్ఞ ఏవైవ యజ్ఞ ధిత్వా యజ్ఞ ధిత్వా ధిత్వా యజ్ఞ యజ్ఞ ధిత్వా మధ్యతో మధ్యతో ధిత్వా యజ్ఞ యజ్ఞ ధిత్వా మధ్యత ధిత్వా మధ్యతో మధ్యతో ధిత్వా ధిత్వా మధ్యత కనీనికే కనీనికే మధ్యతో ధిత్వా ధిత్వా మధ్యత కనీనికే మధ్యదః కనీనికే కనీనికే మధ్యతో మధ్యదః కనీనికే ప్రతి ప్రతి కనీనికే మధ్యతో మధ్యదః కనీనికే ప్రతి కనీనికే ప్రతి ప్రతి కనీనికే కనీనికే ప్రతి దధరి దధతి ప్రతి కనీనికే కనీనికే ప్రతి దధతి కనీనికే ఇది కనీనికే ప్రతి దధతి దధతి ప్రతి ప్రతి దధతి యో యో దధతి ప్రతి ప్రతి దధతి యః దధతి యో యో దధతి దధతి యో వై వై యో దధతి దధతి యో వై యో వై వై యో యో వై గాయత్రీం గాయత్రీం వై యో యో వై గాయత్రీం వైగాయత్రీం గాయత్రీం వై వైగాయత్రీం జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం గాయత్రీం వై వైగాయత్రీం జ్యోతిఃపక్షాం గాయత్రీం జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం గాయత్రీం గాయత్రీం జ్యోతిఃపక్షాం వేద వేద జ్యోతిఃపక్షాం గాయత్రీం గాయత్రీం జ్యోతిఃపక్షాం వేద జ్యోతిఃపక్షాం వేద వేద జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం వేద జ్యోతిషా జ్యోతిషా వేద జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం వేద జ్యోతిషా జ్యోతిఃపక్షామిది జ్యోతిః పక్షాం వేద జ్యోతిషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా జ్యోతిషా భాషా సువర్గం సువర్గం భాషా జ్యోతిషా జ్యోతిషా భాషా సువర్గం భాషా సువర్గం సువర్గం భాషా భాషా సువర్గం లోకం లోకం సువర్గం భాషా భాషా సువర్గం లోకం సువర్గం లోకం లోకం సువర్గం సువర్గం లోకమే చేతి లోకం సువర్గం సువర్గం లోకమేతి స్వర్గమితి సమాహార్గం లోకమేచ్యేత్ లోకం లోకమే ధియౌ యావేత్ లోకం లోకమే ధియౌ ధియౌ యావేచ్యేత్ యావగ్నిష్టామావగ్నిష్టామౌ యావేచ్యేత్ యావగ్నిష్టామౌ యావగ్నిష్టామావగ్నిష్టామౌ యౌ యావగ్నిష్టామౌ తౌ దావగ్నిష్టామౌ యౌ యావగ్నిష్టామౌ తౌ అగ్నిష్టామౌ తౌ దావగ్నిష్టామావగ్నిష్టామౌ తౌ పక్షౌ పక్షౌ దావగ్నిష్టామావగ్నిష్టామౌ తౌ పక్షౌ అగ్నిష్టామావిత్యగ్నిష్టామౌ తో పక్షో పక్షౌ తౌ తౌ పక్షో ఏ పక్షో తౌ తౌ పక్షో ఏ పక్షో ఏ పక్షో పక్షో ఏంతరేంతరే ఏ పక్షో పక్షో ఏంతరే ఏంతరేంతరే ఏంతరేష్టావష్టావంతరే ఏంతరేష్టౌ అంతరేష్టావష్టావంతరేంతరేష్టావుఖ్యా ఉఖ్యా అష్టావంతరేంతరేష్టావుఖ్యా అష్టావుఖ్యా ఉఖ్యా అష్టావష్టావుఖ్యా సముఖ్యా అష్టావష్టావుఖ్యా స ఉత్మాత్మైషాత్మాత్మైషా వైవా ఏషాత్మాత్మైషా వై గాయత్రీ గాయత్రీ వా ఏషైషా వై గాయత్రీ వై గాయత్రీ గాయత్రీ వై వై గాయత్రే జ్యోతిష్పక్షా జ్యోతిష్పక్షా గాయత్రీ వై వై గాయత్రే జ్యోతిష్పక్షా గాయత్రీ జ్యోతిష్పక్షా జ్యోతిష్పక్షా గాయత్రీ గాయత్రీ జ్యోతిష్పక్షా యోయో జ్యోతిష్పక్షా గాయత్రీ గాయత్రీ జ్యోతిష్పక్షాయ జ్యోతిష్పక్షాయో యో జ్యోతిష్పక్షా జ్యోతిష్పక్షాయ ఏమేవం యో జ్యోతిష్పక్షా జ్యోతిష్పక్షాయ ఏమం జ్యోతిపక్షే జ్యోతి పక్షా యోయ ఏం వేద వేదైవం యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేద జ్యోతిషా జ్యోతిషా వేదైవమేవం వేద జ్యోతిషా వేద జ్యోతిషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా జ్యోతిషా భాషా సువర్గకోశవర్గం భాషా జ్యోతిషా జ్యోతిషా భాషా సువర్గం భాషా సువర్గకోశవర్గం భాషా భాషా సువర్గం లోకం లోకకోశవర్గం భాషా భాషా సువర్గం లోకం సువర్గం లోకం లోకకోశవర్గకోశవర్గం లోకమే లోకకోశవర్గకోశవర్గం లోకమేతి సువర్గమితి సువాహగం లోకమేత్యేత లోకం లోకమేతి ప్రజాపతి ప్రజాపతిరేత లోకం లోకమేతి ప్రజాపతి ఏది ప్రజాపతి ప్రజాపతిరేత్యేత ప్రజాపతిర్వై వై ప్రజాపతిరేత్యేత ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతివిద ప్రజాపతి వా ఏష వై వా ఏషద్వాదశాద్వాదశైష వై వా ఏషద్వాదశా ఏషద్వాదశా ద్వాదశైష ఏషద్వాదశా విహితో విహితో ద్వాదశైష ఏషద్వాదశా విహిత ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యావత్ రాత్రావత్ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యావత్ రాత్రౌ ద్వాదశ రాత్ర ఇది ద్వాదశ రాత్ర యావత్ రాత్రావత్ రాత్రో యౌ యావత్ రాత్రౌ తౌ తావత్ రాత్రౌ యౌ యావత్ రాత్రౌ తౌ అత రాత్రౌ తౌ తావత్ రాత్రావత్ రాత్రౌ తౌ పక్షౌ పక్షౌ తావత్ రాత్రావత్ రాత్రౌ తౌ పక్షౌ అతిరాత్రావిత్యతి రాత్రౌ తౌ పక్షౌ పక్షౌ తౌ తౌ పక్షౌ యే పక్షౌ తౌ తౌ పక్షౌ యే పక్షౌ యే పక్షౌ పక్షౌ యేంతరేంతరే యే పక్షౌ పక్షౌ యేంతరే యేంతరేంతరే యేంతరేష్టావష్టావంతరే యేంతరేష్టౌ అంతరేష్టావష్టావంతరేంతరేష్టా ఉఖ్యా ఉఖ్యా అష్టావంతరేంతరేష్టా ఉఖ్యా ఆహ అష్టావుఖ్యా ఉఖ్యా అష్టావష్టా ఉఖ్యా ఆస ఉఖ్యా అష్టావష్టా ఉఖ్యా ఆస ఉఖ్యా ఆస ఉఖ్యా ఉఖ్యా ఆస ఆత్మాత్మా స ఉఖ్యా ఉఖ్యా ఆస ఆత్మా స ఆత్మాత్మాస ఆత్మా ప్రజాపతి ప్రజాపతిరాత్మాస ఆత్మా ప్రజాపతి ఆత్మా ప్రజాపతి ప్రజాపతిరాత్మాత్మా ప్రజాపతిర్వావ ప్రజాపతిరాత్మాత్మా ప్రజాపతిర్వావ ప్రజాపతిర్వావ ప్రజాపతి ప్రజాపతిర్వావైష ఏష వావ ప్రజాపతి ప్రజాపతిర్వావైష ప్రజాపతిరితి ప్రజాపతి వావైష ఏష వావ వావైష సన్ సన్నేష వావ వావైష సన్న ఏష సన్ సన్నేష ఏష సన్ సత్ సత్ సన్నేష ఏష సన్ సత్ సన్ సత్ సత్ సన్ సన్ శ్రద్ధ సత్ సన్ సన్ శ్రద్ధ శ్రద్ధ సత్ సద్ధ వై వై హసత్ సద్ధ వై హవై వై హవై సత్రేణ సత్రేణ వై హవై సత్రేణ వై సత్రేణ సత్రేణ వై వై సత్రేణ స్పృణోతి స్పృణోతి సత్రేణ వై వై సత్రేణ స్పృణోతి సత్రేణ స్పృణోతి స్పృణోతి సత్రేణ సత్రేణ స్పృణోతి ప్రాణాం ప్రాణా స్పృణోతి సత్రేణ సత్రేణ స్పృణోతి ప్రాణా స్పృణోతి ప్రాణా ప్రాణా స్పృణోతి స్పృణోతి ప్రాణా వై వై ప్రాణా స్పృణోతి స్పృణోతి ప్రాణా వై ప్రాణా వై వై ప్రాణా ప్రాణా వై సత్సద్వై ప్రాణా ప్రాణా వై సత్ ప్రాణా ఇది ప్రాణా వై సత్సద్వై వై సత్ ప్రాణాన్ ప్రాణాన్ సద్వై వై సత్ ప్రాణాన్ సత్ప్రాణాన్ ప్రాణాన్ సత్సత్ ప్రాణానేవైవ ప్రాణాన్ సత్సత్ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ స్పృణోతి స్పృణోత్యేవ ప్రాణాన్ ప్రాణానేవ స్పృణోతి ప్రాణానితి ప్రాణాన్ ఏవ స్పృణోతి స్పృణోత్యేవైవ స్పృణోతి సర్వాసాగం సర్వాసాగ స్పృణోత్యేవైవ స్పృణోతి సర్వాసాం స్పృణోతి సర్వాసాగం సర్వాసాగ స్పృణోతి స్పృణోతి సర్వాసాం వై వై సర్వాసాగ స్పృణోతి స్పృణోతి సర్వాసాం వై సర్వాసాం వై వై సర్వాసాగు సర్వాసాం వా ఏత ఏతే వై సర్వాసాగు సర్వాసాం వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే ప్రజానాహం ప్రజానామేతే వై వా ఏతే ప్రజానాహం ఏతే ప్రజానాహం ప్రజానామేత ఏతే ప్రజానాహం ప్రాణై ప్రాణై ప్రజానామేత ఏతే ప్రజానాహం ప్రాణై ప్రజానాం ప్రాణే ప్రాణే ప్రజానాం ప్రజానాం ప్రాణేరాసు ఆసదే ప్రాణే ప్రజానాం ప్రజానాం ప్రాణేరాసదే ప్రజానామిది ప్రజానాం ప్రాణేరాసు ఆసదే ప్రాణే ప్రాణేరాసదే ఆసదే ప్రాణే ప్రాణేరాసదే ప్రాణేరి ప్రాణై ఆసదే ఆసద ఆసదే సత్రగో సత్రయ్య ఆసద ఆసదే సత్రం ఏ సత్రగో సత్రయ్య సత్రమాసద ఆసదే సత్రయ్య సత్రమాసదే సత్రమాసత ఆసతే సత్రగో సత్రమాసతే తస్మాత్తస్మాదాసతే సత్రగో సత్రమాసతే తస్మాత్ ఆసతే తస్మాత్తస్మాదాసత ఆసతే తస్మాత్ పృచ్ఛంది పృచ్ఛంది తస్మాదాసత ఆసతే తస్మాత్ పృచ్ఛంది తస్మాత్ పృచ్ఛంది పృచ్ఛంది తస్మాత్తస్మాత్ పృచ్ఛంది కిం పృచ్ఛంది తస్మాత్తస్మాత్ పృచ్ఛంది కిం పృచ్ఛంది కిం పృచ్ఛంది పృచ్ఛంది కిమేత ఏదే కిం పృచ్ఛంది పృచ్ఛంది కిమేదే కిమేత ఏదే కింకిమేదే సత్రిణ సత్రిణ ఏదే కింకిమేదే సత్రిణ ఏదే సత్రిణ సత్రిణ ఏత ఏదే సత్రిణ ఇది సత్రిణ ఏత ఏదే సత్రిణ ఇది సత్రిణ ఇది సత్రిణ సత్రిణ ఇది ప్రియ ప్రియ ఇది సత్రిణ సత్రిణ ఇది ప్రియ ఇది ప్రియ ప్రియ ఇది ప్రియ ప్రజానాం ప్రజానాం ప్రియ ఇది ప్రియ ప్రజానాం ప్రియ ప్రజానాం ప్రజానాం ప్రియ ప్రియ ప్రజానాముచ్యత ఉచిత ప్రజానాం ప్రియ ప్రియ ప్రజానాముచిత ప్రజానాముచ్యత ఉచిత ప్రజానాం ప్రజానాముచ్యత భవతి భవత్యుచిత ప్రజానాం ప్రజానాముచిత భవతి ప్రజానామిది ప్రజానాం ఉచితో భవతి భవత్యుచిత ఉచితో భవతి యోయో భవత్యుచిత ఉచితో భవతి ఉచిత ఇచిత భవతి యోయో భవతి భవతి ఏమేవయ్యో భవతి భవతి ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవేదం వేద వేద నవై వై నరవా ఏష వై నరవా ఏష వా ఏష వై వా ఏషోన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర ఏష వై వా ఏషోన్యతో వైశ్వానర ఏషోన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర ఏష ఏషోన్యతో వైశ్వానర స్వర్గాయ స్వర్గాయాన్యతో వైశ్వానర ఏష ఏషోన్యతో వైశ్వానర స్వర్గాయ అన్యతో వైశ్వానర స్వర్గాయ స్వర్గాయాన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర స్వర్గాయ లోకాయ లోకాయ స్వర్గాయాన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర స్వర్గాయ లోకాయ అన్యతో వైశ్వానర ఇత్యన్యత వైశ్వానర స్వర్గాయ లోకాయ లోకాయ స్వర్గాయ స్వర్గాయ లోకాయ ప్రప్రలోకాయ స్వర్గాయ స్వర్గాయ లోకాయ ప్ర స్వర్గాయేత స్వర్గాయ లోకాయ ప్రప్రలోకాయ లోకాయ ప్రాభవద భవత్ప్రలోకాయ లోకాయ ప్రాభవద ప్రాభవద భవత్ప్ర ప్రాభవదూర్ధ ఊర్ధ్వ భవత్ప్ర ప్రాభవదూర్ధ అభవదూర్ధ ఊర్ధ్వ భవద భవదూర్ధ్వోహ ఊర్ధ్వ భవద భవదూర్ధ్వోహ ఊర్ధ్వోహ ఊర్ధ్వ ఊర్ధ్వో హవై వై ఓర్ధ ఊర్ధ్వో హవై హవై వై హవ ఏష వై హవ ఏష వా ఏష వై వా ఏష ఆతత ఆతత ఏష వై వా ఏష ఆతత ఏష ఆతత ఆతత ఏష ఆతత ఆసీదాసీదాతత ఏష ఆతత ఆసీత్ ఆతత ఆసీదాసీదాతత ఆసత ఆసీత్ ఆసీదాతత ఆతత ఆసీత్ ఆతత ఇత్యాతత ఆసీత్తేత ఆసీదాసీత్తేవాదేవాస్త ఆసీదాసీత్తే దేవా తే దేవా దేవాస్తే తే దేవా ఏతమేతం దేవాస్తే తే దేవా ఏతం దేవా ఏతమేతం దేవా దేవా ఏతం వైశ్వానరం వైశ్వానరమేతం దేవా దేవా ఏతం వైశ్వానరం ఏతం వైశ్వానరం వైశ్వానరమేతమేతం వైశ్వానరం పరి పరి వైశ్వానరమేతమేతం వైశ్వానరం పరి వైశ్వానరం పరి పరి వైశ్వానరం వైశ్వానరం పర్యోహన్నోహన్ పరి వైశ్వానరం వైశ్వానరం పర్యోహన్ పర్యోహన్నోహన్ పరి పర్యోహన్ స్వర్గస్య స్వర్గస్యోహన్ పరి పర్యోహన్ స్వర్గస్య ఓహన్ స్వర్గస్య స్వర్గస్యోహన్నోహన్ స్వర్గస్య లోకస్య లోకస్య స్వర్గస్యోహన్నోహన్ స్వర్గస్య లోకస్య స్వర్గస్య లోకస్య లోకస్య స్వర్గస్య స్వర్గస్య లోకస్య ప్రభూతి ప్రభూతి లోకస్య స్వర్గస్య స్వర్గస్య లోకస్య ప్రభూతి లోకస్య ప్రభూతి ప్రభూతి లోకస్య లోకస్య ప్రభూత్యాతవ ప్రభూతి లోకస్య లోకస్య ప్రభూత్యాతవ ప్రభూత్యాతవ ప్రభూతి ప్రభూత్యాతవో వై వాతవ ప్రభూతి ప్రభూత్యాతవో వై ప్రభూత్యా ఇది ప్రభూతి అతవో వై వా అతవ అతవో వా ఏతేనైతేన వా అతవ అతవో వా ఏతేన వా ఏతేనైతేన వై వా ఏతేన ప్రజాపతిం ప్రజాపతిమేతేన వై వా ఏతేన ప్రజాపతిం ఏతేన ప్రజాపతిం ప్రజాపతిమేతేనైతేన ప్రజాపతిమయాజయన్ నయాజయన్ ప్రజాపతిమేతేనైతేన ప్రజాపతిమయాజయన్ ప్రజాపతిమయాజయన్ నయాజయన్ ప్రజాపతిం ప్రజాపతిమయాజయంతేషు తేష్వయాజయన్ ప్రజాపతిం ప్రజాపతిమయాజయంతేషు ప్రజాపతిమిది ప్రజాపతిం ఏతేన హి చేతేనాగ్రే ఏతేనాగ్రేగ్ర ఏతేనైతేనాగ్రేయ జతాయ జతాగ్ర ఏతేనైతేనాగ్రేయ జత అగ్రేయ జతాయ జతాగ్రేగ్రేయ జతైష ఏషోయ జతాగ్రేగ్రేయ జతైష అయ జతైష ఏషోయ జతాయ జతైష ఐషోయ జతాయ జతైష ఏష హైష ఏష హవై వై హైష ఏష హవై హవై వై హవై గుణపం గుణపం వై హవై గుణపం వై గుణపం గుణపం వై వై గుణపమత్యత్తి గుణపం వై వై గుణపమత్తి గుణపమత్యత్తి గుణపం గుణపమత్తి యోయోత్తి గుణపం గుణపమత్తియ అత్తి యోయోత్యత్తియ సత్రే సత్రే యోత్యత్తియ సత్రే యస్ సత్రే సత్రే యోయ సత్రే ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది సత్రే యోయ సత్రే ప్రతిగృహ్ణాది సత్రే ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది సత్రే సత్రే ప్రతిగృహ్ణాది పురుషగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది సత్రే సత్రే ప్రతిగృహ్ణాది పురుషగుణపం ప్రతిగృహ్ణాది పురుషగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపం అశ్వగుణపశ్వగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపం అశ్వగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపమశ్వగుణపమశ్వగుణపం పురుషగుణపం పురుషగుణపమశ్వగుణపం గౌర్గౌరశ్వగుణపం పురుషగుణపం పురుషగుణపమశ్వగుణపం గౌ పురుషగుణపమిది పురుష గుణపం అశ్వగుణపం గౌర్గౌరశ్వగుణపమశ్వగుణపం గౌర్వై వై గౌరశ్వగుణపమశ్వగుణపం గౌర్వై అశ్వగుణపమిత్యశ్వ గుణపం గౌర్వై వై గౌర్గౌర్వాన్నమన్నం వై గౌర్గౌర్వాన్నం వా అన్నమన్నం వై వా అన్నంజేన ఏనాన్నం వై వా అన్నంజేన అన్నంజేన ఏనాన్నమన్నంజేన పాత్రేణ పాత్రేణ ఏనాన్నమన్నంజేన పాత్రేణ ఏన పాత్రేణ పాత్రేణ ఏన పాత్రేణాన్నమన్నం పాత్రేణ ఏన పాత్రేణాన్నం పాత్రేణాన్నమన్నం పాత్రేణ పాత్రేణాన్నం బిభ్రతి బిభ్రత్యన్నం పాత్రేణ పాత్రేణాన్నం బిభ్రతి అన్నం బిభ్రతి బిభ్రత్యన్నమన్నం బిభ్రతి యద్యద్ బిభ్రత్యన్నమన్నం బిభ్రతి యద్ బిభ్రతి యద్యద్ బిభ్రతి బిభ్రతి యత్తద్యద్ బిభ్రతి బిభ్రతి యత్తద్ యత్తద్యద్యత్తన్నమదద్యద్యత్తన్న తన్నన దత్తన్న నిర్ణయనిజతి నిర్ణయనిజతి నదత్తన్న నిర్ణయనిజతి న నిర్ణయనిజతి నిర్ణయనిజతి న నిర్ణయనిజతి నదస్తతో నిర్ణయనిజతి న నిర్ణయనిజతి తత నిర్ణయనిజతి నదస్తతో నిర్ణయనిజతి నిర్ణయనిజతి తతోధ్యతితో నిర్ణయనిజతి నిర్ణయనిజతి తతోధి నిర్ణయనిజతీతి నిహిర్ణయనిజతి తతోధ్యధికదస్తతోధిమలమ్మలమధితదస్తతోధిమలం అధిమలమ్మలమధ్యధిమలం జాయతే జాయతేమలమధ్యధిమలం జాయతే మలం జాయుతే జాయుతే మలం మలం జాయుత ఏక ఏకో జాయతే మలం మలం జాయుత ఏక జాయత ఏక ఏకో జాయతే జాయత ఏక ఏవై వైకో జాయుతే జాయత ఏక ఏవ ఏక ఏవై వైక ఏక ఏవయజేతయజేతైవైక ఏక ఏవయజేత ఏవయజేతయజేతైవైవయజేతైక ఏకో యజేతైవైవయజేతైక యజేతైక ఏకో యజేతయజేతైకో హిష్యేకో యజేతయజేతైకో హి ఏ కోహిష్యేక ఏకో హి ప్రజాపతి ప్రజాపతిర్హేక ఏకో హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్హి ప్రజాపతిరార్ధోదార్ధోత్ ప్రజాపతిర్హి ప్రజాపతిరార్ధోత్ ప్రజాపతిరార్ధోదార్ధోత్ ప్రజాపతి ప్రజాపతిరార్ధోద్వాదశద్వాదశార్ధోత్ ప్రజాపతి ప్రజాపతిరార్ధోద్వాదశ ప్రజాపతిరిది ప్రజాపతి ఆర్ధ్వాద్వాదశద్వాదశార్ధ్వాదార్ధ్వాద్వాదశరాత్రీరాత్రేర్ద్వాదశార్ధ్వాదార్ధ్వాదశరాత్రీర్ధ్వాదశరాత్రీరాత్రేర్ద్వాదశద్వాదశరాత్రీర్ దీక్షితోది ఈక్షితోరాత్రేర్ద్వాదశద్వాదశరాత్రీర్ దీక్షిత ఏక్షిత్యాద్వాదశద్వాదశస్యాద్దీక్షితోది ఈక్షిత్యాద్వాదశ సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతి సంవత్సర సంవత్సర ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతి ప్రజాపతిర్వావైష ఏషవావ ప్రజాపతి ప్రజాపతిర్వావైష ప్రజాపతి ప్రజాపతి వావైష ఏషవావ వావైష ఏష ఏష ఏష హైష ఏష హతు హైష ఏష హతు హతు హై వైతు హై త్వై వైదు జాయతే జాయతే వైదు జాయతే వైజాయతే జాయతే వై వై జాయతే యో యో జాయతే వై వై జాయతే జాయతే యో యో జాయతే జాయతేజస్తపసస్తపసో యో జాయతే జాయతేజస్తపస యస్తపసస్తపసో యో యస్తపసోధ్యతి తపసో యో యస్తపసోధి తపసోధ్యతి తపసస్తపసోధి జాయతే జాయతేధి తపసస్తపసోధి జాయతే అధిజాయతే జాయతేధ్యతి జాయతే చతుర్థా చతుర్థా జాయతేధ్యతి జాయతే చతుర్థా జాయతే చతుర్థా చతుర్థా జాయతే జాయతే చతుర్థా వై వై చతుర్థా జాయతే జాయతే చతుర్థా వై చతుర్థా వై వై చతుర్థా చతుర్థా వా ఏతా ఏతా వై చతుర్థా చతుర్థా వా ఏతా చతుర్థే చతుర్థా వా ఏతా ఏతా వై వా ఏతాస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్ర ఏతా వై వా ఏతాస్తిస్రస్తిస్ర ఏతాస్తిస్రస్తిస్రస్తిస్ర ఏతా ఏతాస్తిస్రస్తిస్రోరాత్రయోరాత్రయస్తిస్రస్తిస్ర ఏతా ఏతాస్తిస్రస్తిస్రోరాత్రయః త్రిస్రస్తిస్రోరాత్రయోరాత్రయస్తిస్రస్తిస్రస్తిస్రోరాత్రయోయజ్యద్రాత్రయస్తిస్రస్తిస్రస్తిస్రోరాత్రయోయజ్ ఉపసదోయా ఉపసదో ఉపసదోయా ప్రథమా ప్రథమా యా ఉపసదో ఉపసదోయా ప్రథమా ఉపాసద ఇత్యుపాసద యా ప్రథమా ప్రథమాయా యా ప్రథమా యజ్ఞం యజ్ఞం ప్రథమాయా యా ప్రథమా యజ్ఞం ప్రథమా యజ్ఞం యజ్ఞం ప్రథమా ప్రథమా యజ్ఞం తాభిస్తాభిర్యజ్ఞం ప్రథమా ప్రథమా యజ్ఞం తాభిః యజ్ఞం తాభిస్తాభిర్యజ్ఞం యజ్ఞం తాభిః సకోసంతాభిర్యజ్ఞం యజ్ఞం తాభిః సం తాభిః సకోసంతాభిస్తాభిః సంభరతి భరతి సంతాభిస్తాభిః సంభరతి సంభరతి భరతి సగం సంభరతి యా భరతి సగం సంభరతి భరతి యా భరతి భరతి యా ద్వితీయా ద్వితీయా భరతి భరతి యా ద్వితీయా యా ద్వితీయా ద్వితీయా ద్వితీయా యజ్ఞం యజ్ఞం ద్వితీయా ద్వితీయా యజ్ఞం ద్వితీయా యజ్ఞం యజ్ఞం ద్వితీయా ద్వితీయా యజ్ఞం తాభిస్తాభిర్యజ్ఞం ద్వితీయా ద్వితీయా యజ్ఞం తాభి యజ్ఞం తాభిస్తాభిర్యజ్ఞం యజ్ఞం తాభిరాతాభిర్యజ్ఞం యజ్ఞం తాభిరా తృతీయా పాత్రాణి తృతీయా పాత్రాణి తృతీయా పాత్రాణి తాభిస్తాభిః పాత్రాణి తృతీయా పాత్రాణి తాభిస్తాభిః పాత్రాణి తృతీయా పాత్రాణి తాభిః పాత్రాణి తాభిస్తాభిః పాత్రాణి పాత్రాణి తాభిర్నిర్నిష్టాభిః పాత్రాణి తాభిర్ని తాభిర్నిర్నిష్టాభిస్తాభిర్నిర్ణేనిక్తేనేనిక్తేనిష్టాభిస్తాభిర్నిర్ణేనిక్తే జగత్తేరప్యవితాభిస్తాభిరపిచిదత్తేరపితాభిరాత్మానమాత్మానంతాభిరప్యవితాభిరాత్మానం తాభిరాత్మానమాత్మానంతరతో అంతరత ఆత్మానంతాభిస్తాభిరాత్మానమంతరత ఆత్మానమంతరతో అంతరత ఆత్మానమాత్మానమంతరత శృంధతే శృంధతే అంతరత ఆత్మానమాత్మానమంతరత శృంధతే అంతర్గశృంధతే శృంధతే అంతరతో అంతరగశృంధతే యో యశృంధతే శృంధతే యో వై వై యశృంధతే శృంధతే యో వై యో వై వై యో యో వా అస్యాస్య వై యో యో వా అస్యా కాస్యాస్య వై వా అస్య పశుం పశుమస్య వై వా అస్య పశుం అస్య పశుం పశుమస్యాస్య పశుమత్యత్తి పశుమస్యాస్య పశుమత్తి పశుమత్యత్తి పశుం పశుమత్తి మాగుంసం మాగుంసమత్య పశుం పశుమత్తి మాగుంసం అత్యమాగుంసం మాగుంసమత్యత్తి మాగుంసగుంససమాగుంసమాగుంసగుంసోత్యత్తి సమాగుంసం మాగుంసగుంసోత్తి సోత్యత్తి సోత్తి యో యో ఓత్తి సోత్తి యత్తి యో యో ఓత్యత్తి యః పురోడాశం పురోడాశం యో ఓత్యత్తి యః పురోడాశం యః పురోడాశం పురోడాశం యో యః పురోడాశం మస్తిష్కం మస్తిష్కం పురోడాశం యో యః పురోడాశం మస్తిష్కం పురోడాశం మస్తిష్కం పురోడాశం పురోడాశం మస్తిష్కగుంససః మస్తిష్కం పురోడాశం పురోడాశం మస్తిష్కగుంసః సయో యస్స మస్తిష్కం మస్తిష్కగుంస యో యస్స మస్తిష్కం మస్తిష్కగుంస యః సయో యస్స సయః పరివాపం పరివాపం యస్స సయః పరివాపం యః పరివాపం పరివాపం యో యః పరివాపం పురీషం పురీషం పరివాపం యో యః పరివాపం పురీషం పరివాపం పురీషం పరివాపం పరివాపం పురీషగుంసః పరిపాపమితి పరిపాపం పురీషకోశస పురీషం పురీషకోస యోయ పురీషం పురీషకోశయ సయోయస్ సయ ఆజ్యమాజ్యస్ సయ ఆజ్యం య ఆజ్యమాజ్యోయ ఆజ్యం మజ్జానం మజ్జానమాజ్యోయ ఆజ్యం మజ్జానం ఆజ్యం మజ్జానం మజ్జానమాజ్యమాజ్యం మజ్జానకోశస మజ్జానమాజ్యమాజ్యం మజ్జానకోశ మజ్జానకోశస మజ్జానం మజ్జానకోశయోయస్ మజ్జానం మజ్జానకోశయ సయోయస్ సయస్వామకోసోమయ్యస్ సయస్వామం యస్వామకోసోమయోయస్వామగ్రస్వేదగ్రస్వేదకోసోమయోయస్వామగ్రస్వేదం స్వామగ్రస్వేదగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోప్యభిసస్వేదగ్రస్వేదకోసోపి ప్రతిగృహాది ద్వాదశాహే ప్రతిగృహాది ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహే

అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ నవభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ దశభ్య నవభ్య ఇది నవాభ్యః స్వాహ దశభ్య దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య దశభ్య స్వాహ ఏకాదశభ్య ఏకాదశభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ ఏకాదశభ్య దశభ్య ఇది దశభ్యః స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఆద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఆద్వాదశభ్య ఏకాదశభ్య ఇత్యేకాదశభ్యః స్వాహ ఆద్వాదశభ్యో ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్యో ఆద్వాదశభ్య స్వాహ ఆత్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ ఆద్వాదశభ్యో ఆద్వాదశభ్య స్వాహ ఆత్రయోదశభ్య ద్వాదశభ్య ఇది ద్వాదశభ్యః స్వాహ ఆత్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ స్వాహ ఆత్రయోదశభ్య స్వాహ స్వాహ ఆత్రయోదశభ్య స్వాహ స్వాహ ఆత్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ ఆత్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ ఆత్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ చతుర్దశభ్య త్రయోదశభ్య ఇది త్రయోదశభ్యః స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ పంచదశభ్య చతుర్దశభ్యతుర్దశాభ్యః స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ షోడశభ్య పంచదశభ్య ఇది పంచదశాభ్యః స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ సప్తదశభ్య షోడశభ్య ఇది షోడశభ్యః స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ అష్టాదశభ్య సప్తదశభ్య ఇది సప్తదశభ్యః స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహికాదేకాత్ స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహికాత్ అష్టాదశభ్య ఇత్యష్టాదశభ్యః స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్నవిగుంశత్యేకాదేకాన్నవిగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యే నవిగుంశత్యై స్వాహ విగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యే విగుంశత్యై స్వాహ నవ విగుంశత్యే నవ విగుంశత్యై స్వాహ విగుంశత్యే విగుంశత్యై స్వాహ నవ విగుంశత్యై స్వాహ నవ విగుంశత్యే నవ విగుంశత్యై స్వాహ స్వాహ నవ విగుంశత్యై స్వాహ స్వాహ నవ విగుంశత్యై స్వాహ స్వాహ నవ విగుంశత్యై స్వాహ నవ విగుంశత్యై స్వాహ స్వాహ నవ విగుంశత్యే నవ విగుంశత్యై స్వాహైకాదేకాత్ స్వాహ నవ విగుంశత్యే నవ విగుంశత్యై స్వాహికాత్ నవ విగుంశత్యా ఇది నవ విగుంశత్యై స్వాహైకాదేకాత్ స్వాహ స్వాహైకాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న చత్వారి పుంశతే చత్వారి పుంశతే నైకాదేకాన్న చత్వారి పుంశతే చత్వారి పుంశతే చత్వారి పుంశతే నన చత్వారి పుంశతే స్వాహ స్వాహ చత్వారి పుంశతే నన చత్వారి పుంశతే స్వాహ చత్వారి పుంశతే స్వాహ స్వాహ చత్వారి పుంశతే చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహ చత్వారి పుంశతే చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహికాదేకాత్ స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహికాత్ నవ చత్వారి పుంశత ఇత నవ చత్వారి పుంశతే స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న షష్ఠీ షష్ఠీనైకాదేకాన్న షష్ఠీ షష్ఠీ షష్ఠీన షష్ఠీ స్వాహా స్వాహా షష్ఠీన షష్ఠీ స్వాహా షష్ఠీ స్వాహా స్వాహా షష్ఠీ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహా షష్ఠీ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహా స్వాహా నవ షష్ఠీ స్వాహా స్వాహా నవ షష్ఠీ స్వాహా స్వాహా నవ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ స్వాహా స్వాహా నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాదేకా స్వాహా నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాద నవ షష్ఠీ స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న శీత్యా అశీత్యేనైకాదేకాన్న శీత్యై నా శీత్యా అశీత్యేన నా శీత్యై స్వాహా స్వాహా శీత్యేన నా శీత్యై స్వాహా అశీత్యై స్వాహా స్వాహా శీత్యా అశీత్యై స్వాహా నవాశీత్యే నవాశీత్యై స్వాహా శీత్యా అశీత్యై స్వాహా నవాశీత్యై స్వాహా నవాశీత్యే నవాశీత్యై స్వాహా స్వాహా నవాశీత్యై స్వాహా స్వాహా నవాశీత్యై స్వాహా స్వాహా నవాశీత్యై స్వాహా నవాశీత్యై స్వాహా స్వాహా నవాశీత్యై నవాశీత్యై స్వాహికాదేకాత్ స్వాహా నవాశీత్యై నవాశీత్యై స్వాహికాద్ నవాశీత్యా ఇది నవాశీత్యై స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న శతాయ శతాయనైకాదేకాన్న శతాయ శతాయ శతాయ నవ శతాయ స్వాహా స్వాహా శతాయ నవ శతాయ స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ శతాయ స్వాహా ద్వాభ్యాం ద్వాభ్యగ స్వాహా శతాయ శతాయ స్వాహా ద్వాభ్యాం స్వాహా ద్వాభ్యాం ద్వాభ్యగ స్వాహా స్వాహా ద్వాభ్యాగం శతాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యగ స్వాహా స్వాహా ద్వాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహా స్వాహా శతాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహా శతాభ్యాగ స్వాహా స్వాహా శతాభ్యాగం శతాభ్యాగ స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా శతాభ్యాగం శతాభ్యాగ స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహే స్వాహా ఏకస్మై స్వాహా స్వాహికస్మా ఏకస్మై స్వాహా త్రిభ్యస్త్రిభ్య స్వాహికస్మా ఏకస్మై స్వాహా త్రిభ్య స్వాహా త్రిభ్యస్త్రిభ్య స్వాహా స్వాహా త్రిభ్య స్వాహా స్వాహా త్రిభ్య స్వాహా స్వాహా త్రిభ్య స్వాహా త్రిభ్య స్వాహా స్వాహా త్రిభ్యస్త్రిభ్య స్వాహా పంచభ్య పుంజభ్య స్వాహా త్రిభ్యస్త్రిభ్య స్వాహా పంచభ్య త్రిభ్య ఇది త్రిభ్య స్వాహా పంచభ్య పంచభ్య స్వాహా స్వాహా పంచభ్య స్వాహా స్వాహా పంచభ్య స్వాహా స్వాహా పంచభ్య స్వాహా పంచభ్య స్వాహా స్వాహా పంచభ్య పంచభ్య స్వాహా సప్తభ్య సప్తభ్య స్వాహా పంచభ్య పంచభ్య స్వాహా సప్తభ్య పంచభ్య ఇది పంచాభ్య స్వాహా సప్తభ్య సప్తభ్య స్వాహా స్వాహా సప్తభ్య స్వాహా స్వాహా సప్తభ్య స్వాహా స్వాహా సప్తభ్య స్వాహా సప్తభ్య స్వాహా స్వాహా సప్తభ్య సప్తభ్య స్వాహా నవభ్య నవభ్య స్వాహా సప్తభ్య సప్తభ్య స్వాహా నవభ్య సప్తభ్య ఇది సప్తాభ్య స్వాహా నవభ్య నవభ్య స్వాహా స్వాహా నవభ్య స్వాహా స్వాహా నవభ్య స్వాహా స్వాహా నవభ్య స్వాహా నవభ్య స్వాహా స్వాహా నవభ్య నవభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహా నవభ్య నవభ్య స్వాహైకాదశభ్య నవభ్య ఇది నవాభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహా స్వాహైకాదశభ్య స్వాహా స్వాహైకాదశభ్య స్వాహా స్వాహైకాదశభ్య స్వాహా ఏకాదశభ్య స్వాహా స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహా త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహా త్రయోదశభ్య ఏకాదశభ్య ఇత్యేకాదశాభ్య స్వాహా త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహా స్వాహా త్రయోదశభ్య స్వాహా స్వాహా త్రయోదశభ్య స్వాహా స్వాహా త్రయోదశభ్య స్వాహా త్రయోదశభ్య స్వాహా స్వాహా త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహా పంచదశభ్య పంచదశభ్య స్వాహా త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహా పంచదశభ్య త్రయోదశభ్య ఇది త్రయోదశాభ్య స్వాహా పంచదశభ్య పంచదశభ్య స్వాహా స్వాహా పంచదశభ్య స్వాహా స్వాహా పంచదశభ్య స్వాహా స్వాహా పంచదశభ్య స్వాహా పంచదశభ్య స్వాహా స్వాహా పంచదశభ్య పంచదశభ్య స్వాహా సప్తదశభ్య సప్తదశభ్య స్వాహా పంచదశభ్య పంచదశభ్య స్వాహా సప్తదశభ్య పంచదశభ్య ఇది పంచదశాభ్య స్వాహా సప్తదశభ్య సప్తదశభ్య స్వాహా స్వాహా సప్తదశభ్య స్వాహా స్వాహా సప్తదశభ్య స్వాహా స్వాహా సప్తదశభ్య స్వాహా సప్తదశభ్య స్వాహా స్వాహా సప్తదశభ్య సప్తదశభ్య స్వాహికాదేకాత్ స్వాహా సప్తదశభ్య సప్తదశభ్య స్వాహికాద సప్తదశభ్యైతి సప్తదశాభ్యః స్వాహైకాదేకాత్ స్వాహా స్వాహైకాన్నైకాత్ స్వాహా స్వాహైకాన్న ఏకాన్ననైకాదేకాన్న వికోశక్తే వికోశక్తేనైకాదేకాన్న వికోశక్తే నవికోశక్తే వికోశక్తేన నవికోశక్తే స్వాహా స్వాహా వికోశక్తేన నవికోశక్తే స్వాహా వికోశక్తే స్వాహా స్వాహా వికోశక్తే వికోశక్తే స్వాహా నవ వికోశక్తే నవ వికోశక్తే స్వాహా వికోశక్తే వికోశక్తే స్వాహా నవ వికోశక్తే స్వాహా నవ వికోశక్తే నవ వికోశక్తే స్వాహా స్వాహా నవ వికోశక్తే స్వాహా స్వాహా నవ వికోశక్తే స్వాహా స్వాహా నవ వికోశక్తే స్వాహా నవ వికోశక్తే స్వాహా స్వాహా నవ వికోశక్తే నవ వికోశక్తే స్వాహైకాదేకాత్ స్వాహా నవ వికోశక్తే నవ వికోశక్తే స్వాహైకాత్ నవ వికోశక్తే నవ వికోశక్తే స్వాహైకాదేకాత్ స్వాహా స్వాహైకాన్ననైకాత్ స్వాహా స్వాహైకాన్న ఏకాన్ననైకాదేకాన్న చత్వారికుంశతే చత్వారికుంశతేనైకాదేకాన్న చత్వారికుంశతే చత్వారికుంశతే చత్వారికుంశతేన చత్వారికుంశతే స్వాహా స్వాహా చత్వారికుంశతేన చత్వారికుంశతే స్వాహా చత్వారికుంశతే స్వాహా స్వాహా చత్వారికుంశతే చత్వారికుంశతే స్వాహా నవ చత్వారికుంశతే నవ చత్వారికుంశతే స్వాహా చత్వారికుంశతే చత్వారికుంశతే స్వాహా నవ చత్వారికుంశతే స్వాహా నవ చత్వారికుంశతే నవ చత్వారికుంశతే స్వాహా స్వాహా నవ చత్వారికుంశతే స్వాహా స్వాహా నవ చత్వారికుంశతే స్వాహా స్వాహా నవ చత్వారికుంశతే స్వాహా నవ చత్వారికుంశతే స్వాహా స్వాహా నవ చత్వారికుంశతే నవ చత్వారికుంశతే స్వాహికాదేకా స్వాహా నవ చత్వారికుంశతే నవ చత్వారికుంశతే స్వాహికాద నవ చత్వారికుంశతే నవ చత్వారికుంశతే స్వాహికాదేకా స్వాహా స్వాహికాన్ననైకా స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న షష్ఠీ షష్ఠీనైకాదేకాన్న షష్ఠీ షష్ఠీ షష్ఠీ నమ షష్ఠీ స్వాహా స్వాహా షష్ఠీ నమ షష్ఠీ స్వాహా షష్ఠీ స్వాహా స్వాహా షష్ఠీ షష్ఠీ స్వాహా నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహా షష్ఠీ షష్ఠీ స్వాహా నమ షష్ఠీ స్వాహా నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహా స్వాహా నమ షష్ఠీ స్వాహా స్వాహా నమ షష్ఠీ స్వాహా స్వాహా నమ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ స్వాహా స్వాహా నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహికాదేకాత్ స్వాహా నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహికాద్ నవ షష్ట్యా నవ షష్ఠీ స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న శీత్యాశీత్యైనైకాదేకాన్న శీత్యై నా శీత్యాశీత్యైన నా శీత్యై స్వాహా స్వాహా శీత్యైన నా శీత్యై స్వాహా అశీత్యై స్వాహా స్వాహా శీత్యాశీత్యై స్వాహా నవశీత్యై నవశీత్యై స్వాహా శీత్యాశీత్యై స్వాహా నవశీత్యై స్వాహా నవశీత్యై నవశీత్యై స్వాహా స్వాహా నవశీత్యై స్వాహా స్వాహా నవశీత్యై స్వాహా స్వాహా నవశీత్యై స్వాహా నవశీత్యై స్వాహా స్వాహా నవశీత్యై నవశీత్యై స్వాహికాదేకాత్ స్వాహా నవశీత్యై నవశీత్యై స్వాహికాద్ నవశీత్యా ఇది నవ అశీత్యై స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న శతాయ శతాయ నైకాదేకాన్న శతాయ శతాయ శతాయ నన శతాయ స్వాహా స్వాహా శతాయ నన శతాయ స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా శతాయ స్వాహా శతాయ శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ శతాయ స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా శతాయ శతాయ స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహేతి స్వాహా ద్వాభ్యాగ స్వాహా స్వాహా ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహా చతుర్భ్య శతుర్భ్య స్వాహా ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహా చతుర్భ్య స్వాహా చతుర్భ్య చతుర్భ్య స్వాహా స్వాహా చతుర్భ్య స్వాహా స్వాహా చతుర్భ్య స్వాహా స్వాహా చతుర్భ్య స్వాహా చతుర్భ్య స్వాహా స్వాహా చతుర్భ్య చతుర్భ్య స్వాహా షడ్భ్య షడ్భ్య స్వాహా చతుర్భ్య చతుర్భ్య స్వాహా షడ్భ్య చతుర్భ్య ఇది చతుర్భ్య స్వాహా షడ్భ్య షడ్భ్య స్వాహా స్వాహా షడ్భ్య స్వాహా స్వాహా షడ్భ్య స్వాహా స్వాహా షడ్భ్య స్వాహా షడ్భ్య స్వాహా స్వాహా షడ్భ్య షడ్భ్య స్వాహా అష్టాభ్యో అష్టాభ్య స్వాహా షడ్భ్య షడ్భ్య స్వాహా అష్టాభ్య షడ్భ్య ఇది షడ్భ్య స్వాహా అష్టాభ్యో అష్టాభ్య స్వాహా స్వాహా అష్టాభ్య స్వాహా స్వాహా అష్టాభ్య స్వాహా స్వాహా అష్టాభ్య స్వాహా అష్టాభ్య స్వాహా స్వాహా అష్టాభ్యో అష్టాభ్య స్వాహా దశభ్య దశభ్య స్వాహా అష్టాభ్యో అష్టాభ్య స్వాహా దశభ్య స్వాహా దశభ్య దశభ్య స్వాహా స్వాహా దశభ్య స్వాహా స్వాహా దశభ్య స్వాహా స్వాహా దశభ్య స్వాహా దశభ్య స్వాహా స్వాహా దశభ్య దశభ్య స్వాహా ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహా దశభ్య దశభ్య స్వాహా ద్వాదశభ్య దశభ్య ఇది దశాభ్య స్వాహా ద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహా స్వాహా ద్వాదశభ్య స్వాహా స్వాహా ద్వాదశభ్య స్వాహా స్వాహా ద్వాదశభ్య స్వాహా ద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య ద్వాదశభ్య ద్వాదశాభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ షోడశభ్య చతుర్దశభ్య ఇది చతుర్దశాభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ అష్టాదశభ్య షోడశభ్య ఇది షోడశాభ్య స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ వికోశత్యే వికోశత్యే స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్య స్వాహ వికోశత్యే అష్టాదశభ్యైత్యష్టాదశాభ్యః స్వాహ వికోశత్యే వికోశత్యే స్వాహ స్వాహ వికోశత్యే స్వాహ స్వాహ వికోశత్యే స్వాహ స్వాహ వికోశత్యే స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యే వికోశత్యై స్వాహ అష్టానవత్యాష్టానవత్యై స్వాహ వికోశత్యే వికోశత్యై స్వాహ అష్టానవత్యై స్వాహ అష్టానవత్యాష్టానవత్యై స్వాహ స్వాహ అష్టానవత్యై స్వాహ స్వాహ అష్టానవత్యై స్వాహ స్వాహ అష్టానవత్యై స్వాహ అష్టానవత్యై స్వాహ స్వాహ అష్టానవత్యాష్టానవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ అష్టానవత్యాష్టానవత్యై స్వాహ శతాయ అష్టానవత్యా ఇత్యష్టానవత్యై స్వాహ శాయ శాయ స్వాహ స్వాహ శాయ స్వాహ స్వాహ శాయ స్వాహ స్వాహ శాయ స్వాహ శాయ స్వాహ స్వాహ శాయ శాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శాయ శాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే స్వాహ త్రిభ్య స్వాహ స్వాహ త్రిభ్యస్త్రిభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ త్రిభ్యస్త్రిభ్య స్వాహ పంచభ్య త్రిభ్య ఇదిత్రేభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ సప్తభ్య పంచభ్య ఇది పంచాభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ నవభ్య సప్తభ్య ఇది సప్తాభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య స్వాహ ఏకాదశభ్య ఏకాదశభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ ఏకాదశభ్య నవభ్య ఇది నవాభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య ఏకాదశభ్య ఇత్యేకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య త్రయోదశభ్య ఇది త్రయోదశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ సప్తదశభ్య పంచదశభ్య ఇది పంచదశాభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహైకాదేకాత్ స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహైకాత్ సప్తదశభ్య ఇది సప్తదశాభ్య స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న వికోశత్యే వికోశత్యే నైకాదేకాన్న వికోశత్యై నవికోశత్యే వికోశత్యే నన వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యే నన వికోశత్యై స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యే వికోశత్యై స్వాహ నవ వికోశత్యే నవ వికోశత్యై స్వాహ వికోశత్యే వికోశత్యై స్వాహ నవ వికోశత్యై స్వాహ నవ వికోశత్యై నవ వికోశత్యై స్వాహ స్వాహ నవ వికోశత్యై స్వాహ స్వాహ నవ వికోశత్యై స్వాహ స్వాహ నవ వికోశత్యై స్వాహ నవవిగుంశత్యై స్వాహ స్వాహ నవవిగుంశత్యై నవవిగుంశత్యై స్వాహికాదేకాత్ స్వాహ నవవిగుంశత్యై నవవిగుంశత్యై స్వాహికాత్ నవవిగుంశత్యా ఇది నవవిగుంశత్యై స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్నైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న చత్వారి గుంశతే చత్వారి గుంశతే నైకాదే కాన్న చత్వారి గుంశతే చత్వారి గుంశతే చత్వారి గుంశతే నన చత్వారి గుంశతే స్వాహ స్వాహ చత్వారి గుంశతే నన చత్వారి గుంశతే స్వాహ చత్వారి గుంశతే స్వాహ స్వాహ చత్వారి గుంశతే చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహ చత్వారి గుంశతే చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహికాదేకాత్ స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహికాత్ నవ చత్వారి గుంశత ఇది నవ చత్వారి గుంశతే స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న షష్ఠీ షష్ఠీనైకాదే కాన్న షష్ఠ్యై షష్ఠీ షష్ఠ్యై నమ షష్ఠ్యై స్వాహ స్వాహ షష్ఠ్యై నమ షష్ఠ్యై స్వాహ షష్ఠ్యై స్వాహ స్వాహ షష్ఠ్యై షష్ఠ్యై స్వాహ నవ షష్ఠ్యై నవ షష్ఠ్యై స్వాహ షష్ఠ్యై షష్ఠ్యై స్వాహ నవ షష్ఠ్యై స్వాహ నవ షష్ఠ్యై నవ షష్ఠ్యై స్వాహ స్వాహ నవ షష్ఠ్యై స్వాహ స్వాహ నవ షష్ఠ్యై స్వాహ స్వాహ నవ షష్ఠ్యై స్వాహ నవ షష్ఠ్యై స్వాహ స్వాహ నవ షష్ఠ్యై నవ షష్ఠ్యై స్వాహికాదే కాత్ స్వాహ నవ షష్ఠ్యై నవ షష్ఠ్యై స్వాహికాత్ నవ షష్ఠ్యా ఇది నవ షష్ఠ్యై స్వాహికాదే కాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న శీత్యా శీత్యైకాదే కాన్న శీత్యై నా శీత్యా శీత్యైన నా శీత్యై స్వాహ స్వాహ శీత్యైన నా శీత్యై స్వాహ అశీత్యై స్వాహ స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాదేకాత్ స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాత్ నవశీత్యా ఇది నవ అశీత్యై స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న సదాయ సదాయ నైకాదే కాన్న సదాయ సదాయ సదాయ నవ సదాయ స్వాహ స్వాహ సదాయ నవ సదాయ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ సదాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ సదాయ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ అష్టాభ్య చతుర్భ్య ఇది చతుర్భ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ ద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ ద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహ షోడశభ్య ద్వాదశభ్య ఇది ద్వాదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ విగుంశత్యై షోడశభ్య ఇది షోడశభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యై స్వాహ విగుంశత్యై స్వాహ స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ షణ్ణవత్యై స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ శతాయ షణ్ణవత్యా ఇది షట్ నవత్యై స్వాహ శుభాయ శుభాయ స్వాహ స్వాహ శుభాయ స్వాహ స్వాహ శుభాయ స్వాహ స్వాహ శుభాయ స్వాహ శుభాయ స్వాహ స్వాహ శుభాయ శుభాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శుభాయ శుభాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ దశభ్యో దశభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ దశభ్య పంచభ్య ఇది పంచాభ్య స్వాహ దశభ్యో దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్యో దశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ దశభ్యో దశభ్య స్వాహ పంచదశభ్య దశభ్య ఇది దశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ వికోశత్యై పంచదశభ్య ఇది పంచదశాభ్య స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ పంచనవత్యై స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ స్వాహ పంచనవత్యై స్వాహ స్వాహ పంచనవత్యై స్వాహ స్వాహ పంచనవత్యై స్వాహ పంచనవత్యై స్వాహ స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ శతాయ పంచనవత్యా ఇది పంచనవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్యో దశభ్య స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ దశభ్యో దశభ్య స్వాహ వికోశత్యై దశభ్య ఇది దశాభ్య స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ త్రికోంశదే త్రికోంశదే స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ త్రికోంశదే స్వాహ త్రికోంశదే త్రికోంశదే స్వాహ స్వాహ త్రికోంశదే స్వాహ స్వాహ త్రికోంశదే స్వాహ స్వాహ త్రికోంశదే స్వాహ త్రికోంశదే స్వాహ స్వాహ త్రికోంశదే త్రికోంశదే స్వాహ చత్వారికోంశదే చత్వారికోంశదే స్వాహ త్రికోంశదే త్రికోంశదే స్వాహ చత్వారికోంశదే స్వాహ చత్వారికోంశదే చత్వారికోంశదే స్వాహ స్వాహ చత్వారికోంశదే స్వాహ స్వాహ చత్వారికోంశదే స్వాహ స్వాహ చత్వారికోంశదే స్వాహ చత్వారికోంశదే స్వాహ స్వాహ చత్వారికోంశదే చత్వారికోంశదే స్వాహ పంచాశదే పంచాశదే స్వాహ చత్వారికోంశదే చత్వారికోంశదే స్వాహ పంచాశదే స్వాహ పంచాశదే పంచాశదే స్వాహ స్వాహ పంచాశదే స్వాహ స్వాహ పంచాశదే స్వాహ స్వాహ పంచాశదే స్వాహ పంచాశదే స్వాహ స్వాహ పంచాశదే పంచాశదే స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ పంచాశదే పంచాశదే స్వాహ షష్ఠీ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ సప్తత్యై స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ స్వాహ సప్తత్యై స్వాహ స్వాహ సప్తత్యై స్వాహ స్వాహ సప్తత్యై స్వాహ సప్తత్యై స్వాహ స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ శీత్యాశీత్యై స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ శీత్యై స్వాహ శీత్యా శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ శీత్యై స్వాహ స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవత్యై నవత్యై స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవత్యై స్వాహ నవత్యై నవత్యై స్వాహ స్వాహ నవత్యై స్వాహ స్వాహ నవత్యై స్వాహ స్వాహ నవత్యై స్వాహ నవత్యై స్వాహ స్వాహ నవత్యై నవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ నవత్యై నవత్యై స్వాహ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ వికోశత్యై స్వాహ స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ చత్వారికోంశదే చత్వారికోంశదే స్వాహ వికోశత్యై వికోశత్యై స్వాహ చత్వారికోంశదే స్వాహ చత్వారి కుంశతే చత్వారి కుంశతే స్వాహ స్వాహ చత్వారి కుంశతే స్వాహ స్వాహ చత్వారి కుంశతే స్వాహ స్వాహ చత్వారి కుంశతే స్వాహ చిత్తారి కుంశతే స్వాహ స్వాహ చిత్తారి కుంశతే చిత్తారి కుంశతే స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ చిత్తారి కుంశతే చిత్తారి కుంశతే స్వాహ షష్ఠీ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ శీత్యా శీత్యై స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ శీత్యై స్వాహ శీత్యా శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ స్వాహ శీత్యై స్వాహ అశీత్యై స్వాహ స్వాహ శీత్యా శీత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ శీత్యా శీత్యై స్వాహ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శతాయ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ పంచాశతే స్వాహ స్వాహ పంచాశతే పంచాశతే స్వాహ శతాయ శతాయ స్వాహ పంచాశతే పంచాశతే స్వాహ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహ శతాయ శతాయ స్వాహ ద్వాభ్యాం స్వాహాత్మాభ్యాంగాభ్యాగ స్వాహ స్వాహాత్మాభ్యాగుంశదాభ్యాగుంశదాభ్యాంగాభ్యాగ స్వాహ స్వాహాత్మాభ్యాగుంశదాభ్యాం ద్వాభ్యాగుంశదాభ్యాగుంశదాభ్యాంగాభ్యాగుంశదాభ్యాగుంశదాభ్యాగ స్వాహ స్వాహశదాభ్యాంగాభ్యాంగాభ్యాగుంశదాభ్యాగ స్వాహ శతాభ్యాగ స్వాహ స్వాహ శతాభ్యాగుంశదాభ్యాగ స్వాహ త్రిభ్యస్త్రిభ్య స్వాహ శతాభ్యాగుంశదాభ్యాగ స్వాహ త్రిభ్య స్వాహ అత్రిభ్యస్త్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్యశ్వదేభ్యశ్వదేభ్యస్త్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్యశ్వదేభ్య త్రిభ్యశ్వదేభ్యశ్వదేభ్యస్త్రిభ్యస్త్రిభ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యస్త్రిభ్యస్త్రిభ్యశ్వదేభ్య స్వాహ త్రిభ్య ఇది త్రిభ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ చతుర్భ్యశ్వదుర్భ్య స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భ్యశ్వదుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్యశ్వదేభ్యశ్వదేభ్యశ్వదుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్యశ్వదేభ్య చతుర్భ్యశ్వదేభ్యశ్వదేభ్యశ్చతుర్భ్యశ్చతుర్భ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్చతుర్భ్యశ్చతుర్భ్యశ్వదేభ్య స్వాహ చతుర్భ్య ఇది చతుర్భ్యతేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ పంచభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ స్వాహ పంచభ్యశ్వదేభ్యశ్వదేభ్య పంచభ్య స్వాహ స్వాహ పంచభ్యశ్వదేభ్య పంచభ్యశ్వదేభ్యశ్వదేభ్య పంచభ్య పంచభ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్య పంచభ్య పంచభ్యశ్వదేభ్య స్వాహ పంచభ్య ఇది పంచభ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ షడ్భ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్యశ్వదేభ్యశ్వదేభ్య షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్యశ్వదేభ్య షడ్భ్యశ్వదేభ్యశ్వదేభ్యషడ్భ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యషడ్భ్యషడ్భ్యశ్వదేభ్య స్వాహ షడ్భ్య ఇది షడ్భ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ సప్తభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్యశ్వదేభ్యశ్వదేభ్య సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్యశ్వదేభ్య సప్తభ్య శ్వదేభ్య శ్వదేభ్య సప్తభ్య సప్తభ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్య సప్తభ్య సప్తభ్య శ్వదేభ్య స్వాహ సప్తభ్య ఇది సప్తభ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్య శ్వదేభ్య స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ శ్వదేభ్య శ్వదేభ్య స్వాహ అష్టాభ్య స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య శ్వదేభ్య శ్వదేభ్యో అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య శ్వదేభ్య అష్టాభ్యశ్వదేభ్యశ్వదేభ్యోష్టాభ్యోష్టాభ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యోష్టాభ్యోష్టాభ్యశ్వదేభ్య స్వాహ శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ నవభ్యో నవభ్య స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ నవభ్య స్వాహ నవభ్యో నవభ్య స్వాహ స్వాహ నవభ్యశ్వదేభ్యశ్వదేభ్యో నవభ్య స్వాహ స్వాహ నవభ్యశ్వదేభ్య నవభ్యశ్వదేభ్యశ్వదేభ్యో నవభ్యో నవభ్యశ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యో నవభ్యో నవభ్యశ్వదేభ్య స్వాహ నవభ్య ఇది నవాభ్య శ్వదేభ్య స్వాహ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ శ్వదేభ్యశ్వదేభ్య స్వాహ సహస్రాయ స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ స్వాహ సహస్రాయ స్వాహ స్వాహ సహస్రాయ స్వాహ స్వాహ సహస్రాయ స్వాహ